25 ఏకానంద విదాకృతి సం ధా ఏకానంద చిదాకృత్యః ఏకా ముఖా మోకరూప స్వేన ప్రాపిత్సిత ఆనందః సుఖం చిచ్చైతన్యం ప్రకాశ జ్ఞానం ఆనందశ్చాసౌ చిచ్చ ఆనందచిత్ ఏకాభాసావానందచిచ్చ ఏకానందచిత్ ఆకృత్యః స్వరూపం యస్యాః సా అహ సా సచ్చిదానంద బ్రహ్మరూపలక్షన్నతీత్యర్థ విజ్ఞాన నమానందం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి న్యజానాత్ ఇతి శ్రుతేః ఆనంచాదయ్య ప్రధానస్య ఇతి న్యాయాచ్చ దీప్తిస్వరూప ప్రకాశాత్మక పరమానందస్వరూపస్య జీవన్ముఖ్యవస్థాయాం పరమాత్మ జ్ఞానవత్ పురుషానుభవరూప ప్రత్యక్ష ప్రమాణగోచరత్వమస్య ఇతి వా తథా లలితా త్రిశతీ భాష్యం అథవా ఏకేషాం ఆనుభానికానాం యోగినామానంద సాక్షాత్కారరూప ఆకృతః నిరావరణ ప్రకారరూపాయస్యాః సా తథా అథవా ఆనందః శివాచిత్ పరమేశ్వరః ఏకే మూర్తిభేదరహితే ఆనందచితౌ ఆకృతః యస్యాః సా తథా ఓం ఏకానందచిదాకృతయే నమః ఆం వి ఏకా యనగా మోక్షరూపమున ముఖ్యముగా పొందుట కభిలషింపబడినది ఆనందమనగా సుఖము ఇచిత్ అనగా చైతన్యము ప్రకాశస్వరూపమైన జ్ఞానము ఆనందము రెండును సమసించి ఆనందచిత్ అగును ఈ ఆనంద ఏనేం చిద్రూపము ఏకము అనగా ముఖ్యమగుటం చేసి ఏకానంద చిత్ యగును ఏకానందచిత్ స్వరూపము ఆకృతిగా గలదగుట చేత పరమేశ్వరి ఏకానందచిదాకృతి యను నామముతో విరాజమాన యగుచున్నది ఆ తల్లి సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మ యొక్క లక్షణములు గలదిగాన ఈ నామమామేందన్వర్థమని భానము విజ్ఞానమానందం బ్రహ్మ విజ్ఞానము ఆనందము బ్రహ్మయ్యనియు ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందమును బ్రహ్మయని తెలియు మనియు చెప్పునట్టి శృతివచనముల వలనను ఆనందాదయః ప్రధానస్య ఆసందాదులు అనగా ఆనందము సరసర్వ శంకర 12 నుంచి 11 వరకు బిఏ 81-82 శంకర గ్రంథరత్నావళి గతత్వము సర్వాత్మత్వము సర్వజ్ఞత్వము మున్న గుణవి సర్వశ్రేష్టమైన పరబ్రహ్మ యొక్క ధర్మములని చెప్పుచున్న బాదరాయణుల సూత్రము వలనను జీవన్ముక్తి స్థితిలో దీప్తి స్వరూపము ప్రకాశాత్మకము పరమానంద స్వరూపమునైన పరమాత్మ జ్ఞానము వలె పురుషుని జీవుని యొక్క అనుభవ రూపమైన ప్రత్యక్ష ప్రమాణమునకు గోచరమగుట ఎను ధర్మము ఈ దేవియందు గలదుగాన ఆ పరమేశ్వరి పరమేశ్వరి ఈ నామముచేత నుతింపబడుచున్నది అథవా సమాహిత చిత్తులు మహానుభావులునైన యోగులకు ఆనంద సాక్షాత్కార రూపమైన యాకృతి అనగా ఆసరణరహితమైన ప్రకాశస్వరూపము గలదగుట చేత పరాభట్టారిక ఏకానందచిచకృతి యని కీర్తింపబడుచున్నది యద్వా ఆనందమనగా పరమేశ్వరి చిత్ పరమేశ్వరుడు వీరిరువురు మూర్తిభేదము లేని యద్వయానంద చిద్రూపులు తాదృశచిదానందములు స్వరూపమాపముగ గలదిగాన శ్రీ త్రిపురసుందరి ఏకానందచిదాకృతి యను నామముతో భావనీయురాలగుచున్నది అసగా శ్లో 11 ఏనమిత్యాగమాబోధ్య చేకభక్తిమదర్చిత ఏకాగ్రచి తనిర్ధ్యాత చేషణారహితాదృత 6 లలితా త్రిశతీ భాష్య